72 లక్షణాగమ్య సం భా లక్షణాగమ్య లక్షణ నామ శక్యార్థే చకస్య పదస్య అన్వయాద్యనుపపత్య పదార్థాంతరజ్ఞాన హేతు శబ్దవృత్తిచ్యతే తస్య వాచ్య తత్సంబంధి 158 లలితా త్రిశతి భాష్య వాచక తత్సంబంధాది భేదజ్ఞానపూర్వికాయ పరిచ్ఛిన్న సావయిన పదార్థ సంబంధ జ్ఞానహేతోహ కేవలచిన్మాత్రే నికు సాధికే వస్తుని షష్ఠీజాత్యాత్యాదీనాం లక్షితావచ్ఛేదక ధర్మాణామభావే ప్రసృత్యయోగాత్ తయ అగమ్య గంతుం జాతుం యోగ్యం గమ్యం తన్నభవతీత్యగమ్య వివేదాంతమతే జహదజహ లక్షణయ విశేషణమాత్ర పరిత్యాగస్య అన్యోన్య తాదాత్మ్యానుపపత్య బోధితత్వాత్ తదర్థం సా అపశ్యం అంగిక తవ్య విశేష్యస్య జ్ఞానస్వరూపత్వేన నిత్యతయా లక్షణాజన్యత్వాత్ తదరం సా నాపేక్ష్యత ఇతి భానః తథా చ ప్రకృతాయా దేవతాయాః శుద్ధచైతన్య స్వయం ప్రకాశత్వేన లక్షణాగోచర మాత్రస్వరూపతయా త్వాత్ లక్షణాగమ్యేతి నామయుక్తమితి భావః ఓం లక్షణాగమ్యాయే నమః ఆం వి సక్యార్థమునందు అభిధాశక్తిచేత చెప్పబడునట్టి యర్థము నందు వాచకమైన శబ్దమునకు ప్రకరణముననుసరించి అన్వయాదు లుపపన్నములు కావు. అప్పుడు ప్రకరణానుగుణముగా తత్సంబంధితమైన వాచక పదమునకు సంబంధించిన యర్థాంతరమును చెప్పవలసియుండును. ఆయన యన్యార్థ జ్ఞానమునకు హేతువు సక్యార్థ సంబంధాదులు గల పదము వలన కలుగునట్టి పదార్థాంతర జ్ఞానమునకు హేతువునైన శబ్దనృత్తి లక్షణావృత్తి ఎనబడును. ఆ లక్షణావృత్తికి వాచ్యవాచక భేదజ్ఞానము తత్సంబంధాది భేదజ్ఞానముండును. అట్టి 159 శంకర గ్రంథరత్నావళి లక్షణావృత్తి పరిచ్ఛిన్నము సాపయనమగు పదార్థ సంబంధ జ్ఞానమునకు హేతునగును తాదృశమైన లక్షణావృత్తి కేవల చిన్మాత్రము ఉపాధిరహితము నగు బ్రహ్మవస్తువునందు ప్రణర్తింపజాలదు. ఏలన నిరుపాధిక చిన్మాత్ర సస్తువునందు లక్ష్యతావచ్ఛేదక ధర్మములు అనగా లక్ష్యత్వమును విభచ్చునట్టి ధర్మములైన షష్ఠి జాత్యాది ధర్మములకు ప్రవృత్తి లేదు. కావున పరమేశ్వరి క్షణావృత్తిచేత అగమ్య అనగా పరాదేవత లక్షణావృత్తి ద్వారా తెలుసుకొనుటకు వీలూ లేనిదని భావము. కావున శ్రీచక్ర నగర మహాసమ్రాజ్యి లక్షణాగమ్యయ్యనునట్టి యశ్వర్ధ నామముతో వెలుగొందుచుండును. అద్వైత వేదాంతము నందు జహదజహ లక్షణ ద్వారా త్వం పదార్థములకు అన్యోన్యతాదాత్మ్యము ప్రసక్తము కానందున నీ శేషణమాత్ర పరిత్యాగము చెప్పబడును. అందువలన లక్షణానృత్తి యశస్య మంగీకరింపుగును విశేష్యము జ్ఞానరూపము నిత్యము లక్షణచేత తెలుసుకొనదగనది కాదు గనుక లక్షణావృత్తి అపేక్షితము గాదని భానము. కాగా ప్రకృతము చెప్పబడుచున్న పరమేశ్వరి కేవల శుద్ధ చైతన్య స్వరూపిణి లక్షణావృత్తిచేత అగోచరము నగుట వలన ఆ జగన్మాతను లక్షణాగమ్యాయను నామముతో స్తుతించుట యుక్తమే. 160 లలితా త్రిశతి భాష్య విశే లక్షణావృత్తి మూడు విధములు జహల్లక్షణ అజహల్లక్షణ జహదజహల్లక్షణ. శబ్దము యొక్క సత్యార్థము నాచ్యార్థము లక్ష్యార్థము నందు అంతర్భావము చెందక అన్యార్థము ప్రతీయమానమైనప్పుడు దానిని జహల్లక్షణ ఎందుకు? విషం భుంక్ష్వ విషమును భక్షించుము ఈ వాకక్యమునందలి పదముల వలన విషభక్షణ రూపమైన నాచ్యార్థజ్ఞానము కలుగదు. శత్రుగృహమునందు భుజించకుము అనడి భోజన నివృత్తి రూప లక్ష్యార్థము ప్రతీయమానమగును. కావున ఇది జహల్లక్షణ ఎనబడును. వాచ్యార్థమును త్యజించుకయే యన్యార్థ ప్రతీతి లక్ష్యార్థ ప్రతీతి కలిగినప్పుడు అజహల్లక్షణ చెప్పనగును. సుకో ఘటః తెల్లని కుండ అను వాక్యమునందు శుక్ల శబ్దము తన శుక్ల గుణరూప స్వార్థమును వాచ్యార్థమును శుక్ల గుణ విశిష్ట ద్రవ్య ఘట రూపలక్ష్యార్థము నందు అంతర్భావితము చేసే శుక్ల గుణముగల ఘట రూపార్థములో లక్షణావృత్తితో లక్ష్యార్థ ప్రతీతిని గించును. ఇది అజహలక్షణకు ఉదాహరణము. ఏ వాక్యమునందు విశిష్టవాచక శబ్దము విశేషణ రూపమైన ఏకదేశమును ఏకభాగమును వదిలిపెట్టి విశేష్య రూపమైన ఏకదేశము యొక్క ప్రతీతి కలుగునో అచట శంకర 12-21 వరకు శంకర గ్రంథరత్నావళి జహదజహల్లక్షణ చెప్పబడును. తత్వమసి అబ్రహ్మవు నీవేయను అభేద బోధకమైన వాక్యమునందు అజహదజహల్లక్షణ చెప్పినగాని జీవబ్రహ్మలకు ఐక్యము చెప్పుట పొసగదు. ఏలనా సర్వజ్ఞత్వాది ధర్మవిశిష్టమైన ఈశ్వర చైతన్యము తత్సబ్దమునకర్థము త్వం శబ్దమునకర్థము అంతఃకరణోపాధి విశిష్టము అల్పజ్ఞమునైన జీవచైతన్యము సర్వజ్ఞ ఈశ్వర చైతన్యమునకు అల్పజ్ఞ జీవ చైతన్యమునక భేదము చెప్పుట అనుపపన్నము కావలసి వచ్చును. అందువలన ఇట్టి స్థలములందు అజహదజహల్లక్షణ అవశ్యం అంగీకరింపపలసి యుండును. వాస్తవమునకు జీవబ్రహ్మలకు భేదము లేదు. అభేదమును సాధించుటకైద పదములందలి విశేషణాంశములను సర్వజ్ఞ అల్పజ్ఞ రూప విశేషణాంశములను వదలి విశేష్య భాగమును గ్రహింపనగును. అప్పుడే శృతి సమ్మతముగా జీవబ్రహ్మలక భేదము అపపన్నముగును. ఇట్టి లక్షణవృత్తి ద్వారా ల్యర్థము జీవబ్రహ్మైక్యము సిద్ధించును. ఈ లక్షణావృత్తిని జహదజహల్లా కణయనియు భాగత్యాగలక్షణయనియు చెప్పుదురు.